మహావాక్య విచారము తత్వం పదాభ్యామభిధీయమానయో రహ్మాత్మనోహ శోధితయోర్యదిత్థం శృత్యా తయోస్తత్వమసితి సమ్యగేకత్వమేవ ప్రతిపాద్యతే ముహోహ 243 తత్వం పదాభ్యాం తత్వమసి అనువాక్యమునందలి తత్పదముచే జగత్కర్తృత్వము మొదలగు ధర్మములలో గుడిన వాడుగను త్వం పదముచే జాగ్రదాద్యవస్థలు కలవాడుగను అభిధీయమానయోహ అభిధాశక్తిచే బోధింపబడుచున్నట్టియు ఇతం వెనుక చూపిన విధముగా శోధితయోహ శోధింపబడిన తయోహ ఆ కేవల చిన్మాత్ర స్వరూపులైన బ్రహ్మాత్మను ఈశ్వరునకు జీవునకును తత్వమసి ఇతి శృత్యా తత్వమసి అనుశృతిచేత యత్ ఏ ఏకత్వమేవ ఏకత్వమే ముహుహ అనేక పర్యాయములు 9 పర్యాయములు ఇట్టివారికి భేదముండుటలో ప్రమాణము లేదుగాన ఛాందోగ్యోపనిషత్తునందు సమ్యక్ బాగుగా ప్రతిపాద్యతే ప్రతిపాదింపబడుచున్నదో అట్టి ఐక్యము అని ఉత్తర శ్లోకముతో అన్వయము. ఐక్యం తయో లక్షితయో నవాచ్యయో నిగద్యతేన్యోన్య విరుద్ధధర్మినో ఖద్యోతభాన్వో రివరాజభృత్యయోహ కూపాంబురాస్యోహ పరమాణుమేర్వోహ 244 ఐక్యం ఆ ఐక్యము లక్షితయోహ లక్షణచే బోధింపబడుచున్న తయోహ జీవేశ్వరులకు మాత్రమే చెప్పబడుచున్నది. అద్యోతథాన్వోరివ మెరుగుడు పురుగు సూర్యుడు వలెను రాజభృత్యయోహ రాజుభృత్యుడు వలెను కూపాంబురాళ్యోహ కూపము సముద్రము వలెను పరిమాణు మేర్వోహ పరమాణువు మేరుపర్వతము వలెను అన్యోన్య విరుద్ధ 324 శ్రీవివేక చూడామణి ధర్మిణోహ పరస్పరము విరుద్ధములైన ధర్ములగు వాచ్యోహ అభిధ వృత్తిచే బోధింపబడుచున్న జీపేశ్వరులకు న నిగచ్చతే చెప్పబడుట లేదు. మెరుగుడు పురుగు యొక్క ప్రకాశము అతి స్వల్పమైనది, సూర్యుని ప్రకాశము అపరిచ్ఛిన్నమైనది. అందుచే ఖద్యోతభాన్వోహ అనునది జీవుడు కించిజ్జుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు అను విషయమును సూచించు దృష్టాంతము. భీషాస్మాద్వాత పవతే ఇత్యాది శృతులననుసరించి జీవుడు నియమ్యుడు అనగా నియమింపదగనవాడనియు ఈశ్వరుడు నియమింపజేయు వాడనియు సూచించుటకు రాజభృత్యయోహ అనునది దృష్టాంతము. జీవుని ఆనందము అత్యల్లము, ఈశ్వరుని ఆనందము అపారము అని సూచించుటకు కూపాంబురాళ్యోహ అనునది దృష్టాంతము. జీవుడు పరిమితమగు ప్రదేశమున ఉండువాడు, ఈశ్వరుడు సర్వగతుడు అను విషయమునకు పరమాణు మేర్వోహ అనునది దృష్టాంతము. ఈ విధముగా అన్యోన్య విరుద్ధ ధర్మిణోహ ఐక్యమునకు యోగ్యము కాని పరస్పర విరుద్ధ ధర్ములగు వాచ్యయోభిధా వృత్తిచే బోధింపబడు ఆ జీవేశ్వరులకు ఐక్యము బాధితముగాన చెప్పబడుటలేదు. కాని లక్షితయోహ లక్షణావృత్తిచే బోధింపబడిన ఆ జీవేశ్వరులకు అపక్రమాదిలింగములచే తెలియబడుచున్న తాత్పర్యముననుసరించి చెప్పబడుచున్నది. అవ అన్యోన్య విరోధమునకు కారణము చెప్పుచున్నాడు. తయుర్విరోధోయముపాధి కల్పితో నవాస్తవ కస్పిదుపాధి రేషః ఈశస్య మాయా మహదాధికారణం జీవస్య కార్యం శృణు పంచకోశాః 245 మహావాక్య విచారము 825 తయోహ ఆ జీవేశ్వరుల యొక్క అయం ఈ విరోధః విరోధము ఉపాధి కల్పితః ఉపాధిచే కల్పింపబడినది. వాస్తవః యథార్థమైన కశ్చిత్ విరోధమేదియు నజలేదు. మహదాధికారణం మహత్తు మొదలగు వాటికి కారణమైన మాయామాయ ఈశస్య ఈశ్వరునకు ఏషః ఉపాధ్యః ఈ ఉపాధి కార్యం కార్యమైన పంచకోశాః పంచకోళములు జీవస్య జీవునకు ఉపాధి కృణు వినుము. తయోహ వాచ్యులగు జీవేశ్వరులకు ఐక్యమునకు యోగ్యులు కాకుండుట అనెడు ఈ విరోధము ఉపాధిచే కల్పితము. వాస్తవః స్వతః సిద్ధమైన విరోధమేదీ లేదు. అందు తత్పదార్థమైన ఈశ్వరునకు ఉపాధిని చెప్పుచున్నాడు. ఈశ్వరునకు మాయ ఉపాధి దాని స్వరూపమును చెప్పుచున్నాడు. మహదాధికారణం, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు మొదలగు సకల జగత్తునకును కారణభూతమగు మాయ ఈశ్వరుని ఉపాధి. జీవస్య త్వంపదార్థమైన జీవునకు కార్యము ఉపాధి. అది ఏదియో వినుము పంచుకోసాహ ఐదు కోసములు. కార్యోపాధర్యం జీవః కారణోపాధరీశ్వర. కార్యము ఉపాధిగా కలవాడు జీవుడు, కారణము ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు అని శృతి చెప్పుచున్నది. ఏతావుపాధి పరజీవయోస్తయోః సంయజ్ని రాసేన పరోన జీవః రాజ్యం నరేంద్రస్య భటస్య భేటకః తయో రపోహే న భటో న రాజా. 246. ఏతామాయి కోసపంచకమును పరజీవయోః పరమాత్మకును జీవునకును ఉపాధి ఉపాధులు సమ్యక్ బాగుగా తయోహ వాటి యొక్క నిరాశే నిరాశము చేయబడగా వాటిని తొలగింపగా వరహన ఈశ్వరుడు లేడు, జీవన జీవుడును లేడు. నరేంద్రస్య రాజునకు రాజ్యం రాజ్యము ఉపాధి. భటస్య యోధునకు భేటక. 320. శ్రీ వివేక చూడామణి ఆయుధము ఉపాధి. తయోహ అపోహే అని తొలగిపోయిన వెంటనే భట 8న భటుడు లేడు, రాజాన రాజును లేడు. ఈశ్వరునకును జీవునకును మాయయు పంచకోసములను ఉపాధి. నాకాచన భిదాస్తి అనేహ నానాస్తి కించన అసంగో హేయం పురుషః. అసంగో నహి సజ్జతే మొదలగు తత్వం పదార్థశోధకములగు శృతులచే ఆ ఉపాధులు బాగుగా తొలగింపబడగా కేవల చిన్మాత్ర రూపమే శేషించుటవలనను ఆ చిత్తు నందు భేదకారణమేదియు లేకపోవుటవలనను ఈశ్వరుడును లేడు, జీవుడును లేడు. అందులకు దృష్టాంతము చెప్పుచున్నాడు. రాజునకు రాజ్యము ఉపాధి. భటునకు ఆయుధ విశేషము ఉపాధి అనగా భేద హేతువగు ధర్మము. అవి తొలగిపోయినచో రాజును లేడు, భటుడును లేడు. అవ ఉపాధి నిరాశ మెట్లు చేయవలెనో చెప్పుచున్నాడు. అథత ఆదేశ ఇతి శృతేః స్వయం నిషేధతి బ్రహ్మణి కల్పితం ద్వయం శృతి ప్రమాణానుగృహీత ఇత్యా తయోర్ని రాసః కరణీయ ఇతం. 247. ఆధాత ఆదేశః ఇతి శృతేః అవత ఆదేశో నేతి నేతి అనుశృతి స్వయం స్వయముగా బ్రహ్మణి బ్రహ్మయందు కల్పితం కల్పితమైన ద్వయం ద్వైతమును నిషేధతి నిషేధించుచున్నది. శృతి ప్రమాణానుగూహీత ఇత్యా కృతరూపముగు ప్రమాణముచే అనుగ్రహింపబడిన యుక్తి చేత తయోహ ఆ ఉపాధుల యొక్క నిరాశః నిరాకరణము ఇత్థం చెప్పనున్న విధమున కరణీయః అచేదగనది. అథ తా ఆదేశో నేతి నేతి అనుశృతి స్వయముగా బ్రహ్మ యందు కల్పితమగు ద్వైత వస్తువును నిషేధించుచున్నది. నేతి అను మహావాక్య విచారము. 327. నపుడు ఇతి శబ్దమునకు ఇది అని యర్థము. దృశ్యములగు సకల పదార్థములను నిషేధించుటకై నేతి అనునది ఆవృత్తి చేయబడినది. ఇది ఇది అని ఏ వస్తువు భాషించుచున్నదో అది అంతయు అధిష్ఠానము కంటే భిన్నముగలేదు, దానికి స్వతః సిద్ధముగా సత్తయ్యనున్నది లేదు అని యర్థము. ఈ విధముగా సాక్షాత్తు శృతియే నిషేధించుచున్నదిగాన సకల ప్రమాణమూర్ధన్యమగు శృతిచేత అనుగ్రహింపబడిన యుక్తిచే మాయయు కోసపంచకము అనెడు ఉపాధులను చెప్పనున్న విధముగా నిరాకరింపవలెను. నేదం నేదం కల్పితత్వాన్న సత్యం రజ్జాదృష్టవ్యాలవత్ స్వప్నవచ్చ ఇత్థం దృశ్యం సాధిప్త్యా వ్యపోహ్య జ్ఞేహ పశ్చాదేశభావస్థ యోర్యః. 248. ఇదమిది నలేదు, ఇదమిది నలేదు. రజోతాడుపై దృష్టవ్యాలవత్ చూడబడిన సర్పమువలెను స్వప్నవచ్చ స్వప్నమువలెను కల్పితత్వాత్ కల్పితమైనదగుటచే సత్యం నసత్యము కాదు. ఇత్తం ఈ విధముగా దృశ్యం దృశ్యమగు జగత్తును యుక్త్యాయుక్తిచే సాధు బాగుగా వ్యపోహ్య తొలగించి పశ్చాత్ పిమ్మట తయోహ వాటికి యహ ఏ ఏకభావ ఏకత్వమున్నదో అది జేహ తెలియదగినది. మొదటి ఇదం శబ్దముచే ఈశ్వరోపాధియగు మాయయు, రెండవ ఇదం పదముచే జీవోపాధియగు కోశపంచుకమును గ్రహింపవలెను. వాటిని ఒక్కొక్కదానిని నిషేధించుటకు రెండు నలు ప్రయోగింపబడినవి. కారణమైన మాయగాని కార్యమైన కోశ పంచుకముగాని కల్పితమగుటచేత సత్యము కాదు. భూయశ్చాస్తే విశ్వమాయా నివృత్తి అహ అఖమునందు మాయంతయు నశించును అని శృతి మాయ నశించునని చెప్పుచున్నది. కోశపంచుకము అవస్థ 328 శ్రీవివేక చూడామణి. త్రయమునందు అనువర్తించకపోవుటచే అది దృష్టినష్ట స్వరూప మను విషయము అనగా కనబడి నశించిపోవునది అను విషయము కూడా అపపాదింపబడినది. మామేవయ్యే ప్రపద్యనే మాయమేతాం తరంతితే, నన్ను శరణు పొందువారు మరల ఈ మాయను అతిక్రమింపగలరు అను గీతావచనము ననుసరించియు. తే ధ్యానయోగానుగత అపశ్యన్ స్వగుడైని గూఢాం. దేవాత్మశక్తిం వారు ధ్యానయోగముచే నిగూఢముగనున్న ఆ పరమేశ్వర శక్తిని మాయను చూచిరి అను శృతి మాయకుడ దృశ్యమని చెప్పుట చేతను మాయకుడ అసత్యమే. అందుచే ఇదం ఈ కారణము అనగా మాయరూపమగు ఉపాధి నవాస్తవమున లేదు. దానికి వాస్తవమున సత్వమున్నచో నివృత్తి కుదరదు. నాభావో విద్యతే సతః, సత్తైన పదార్థమునకు అభావము లేదు అని భగవద్గీత చెప్పుచున్నది కదా. ఇట్లే బాగుగా విచారణ చేయు, వానికి కోశపంచుకము కూడా లేదు. ధీమంతుడగు శిష్యుడు సర్వభావం వినాకించిన పశ్యామి శ్లోక్ 214 అని చెప్పియున్నాడు కదా. కావున పూర్వోక్త మగు ఉపాధి ద్వయము రజ్జువుపై కనబడిన సర్పమువలెను స్వప్నమువలెను సత్యము కాదు. ఈ విధముగ దృశ్యమును యుక్త్యా శృత్యను సార్యగు యుక్తిచే బాగుగా తొలగించి పిమ్మట తయోహ ఉపాధి రహితులను చిన్మాత్ర స్వరూపులను అగు ఆ జీవేశ్వరులకు ఏకభావ అభేదమున్నదో అది తెలుసుకొనదగనది. 0. తతస్తుతౌ లక్షణయా సులక్ష్యతయో రఖండైక రసత్వ సిద్ధయే నాలం జహత్యా న తథా జహత్యా కింతు భయారికతయైన భావ్యం. 249 మహావాక్య విచారము. 329 తతః ఆ కారణము వలన తాఖ శుద్ధ రూపులైన జీవేశ్వరులు లక్షణయ లక్షణచేత సులక్ష్య బాగుగా బోధింపతగనవారు తయోహ ఆ ఇద్దరి యొక్క అఖండైకరసత్వ సిద్ధయే అఖండమగు ఏకరసత్వము సిద్ధించుటకు అనగా భేదలేకశూన్యమగు ఐక్యమును ప్రతిపాదించుటకు జహతా యజహు క్షణచేత నాలం చాలదు తథా మరియు అజహత్య అజహల్లక్షణచేతను నచాలదు. ఉభయారికతైన రెండు అర్థములకును ఏకత్వమును ప్రతిపాదించు జహదజహల్లక్షణయే భావ్యం ఉండవలెను. తతః దృశ్యములగు ఉపాధులను నిషేధించిన ఆ జీవాత్మపరి మాత్మల ఐక్యము శబ్దము వలననే తెలియదగియుండుట వలన తౌ శుద్ధ చైతన్య రూపులైన జీవేశ్వరులు లక్షణయ లక్షణైనగా శక్యార్థముతో సంబంధము. అట్టి లక్షణవృత్తి చేత అర్థస్మృతికి అనుకూల మగు పదపదార్థముల సంబంధమునకు వృత్తి అని పేరు. సులక్ష్య బాగుగా బోధింపదగనవారు ఈ సందర్భముననే స్వాత్మనిరూపణమునందు ఈ విధముగ చెప్పబడినది. మానాంతరోపరోధాన్ముఖ్యార్థస్య పరిగ్రహే జాతే ముఖ్య వినాకృతేర్ధేయ వృత్తి శైవ లక్షణ ప్రోక్త. ప్రమాణాంతరమునకు విరోధముండుట వలన ముఖ్యార్థస్య వాద్యార్థం యొక్క స్వీకారము లేనప్పుడు అనగా వాచ్యార్థము యొక్క అనయము కుదరనప్పుడు ముఖ్యావినకృతే వాచ్యార్థముతో సంబంధించిన అర్థమునందు వృత్తికి లక్షణావృత్తి అని పేరు అని దీనియర్థము. ప్రకృతమునందు సర్వజ్ఞత్వ కించిత్వాది విశిష్టములగు ఆత్మలకు అభేదము కుదరదుగాన తత్ త్వం పదములు లక్షణచే శుద్ధము లగు ఆత్మలను బోధించును. ఈ శుద్ధాత్మలకు శక్తిచే బోధితములైన విశిష్టములగు ఆత్మలతో తాదాత్మ్యముండుటచే లక్షణయందు ఆవశ్యకమగు శక్యార్థ సంబంధమున్నది. ఈ విషయము గూడా స్వాత్మ నిరూపణమునందు స్పష్టముగా చెప్పబడినది. 330 శ్రీవి వేక చూడామణి భేదేన దేహేంద్రియాది ధర్మానాత్మన్యారోపేణ కర్తృత్వాద్యభిమాని బోధః సత్వం పదస్య వాచ్యర్థః దేహస్య చేద్రియాణం సాక్షితేభ్యో విలక్షణత్వేన ప్రతిభాతికోవబోధ ప్రోక్తో సౌత్వం పదస్య లక్ష్యోర్థం. దేహేంద్రియాదులను వాటికి చెందిన ధర్మములను అభేదబుద్ధితో తనయందు ఆరోపించుకొనుచు కర్తృత్వాద్యభిమానము గల చిత్స్వ రూపముత్వం పదమునకు వాచ్యార్థము. దేహేంద్రియములకు సాక్షిగానుండి ఏ చిత్స్వరూపము వాటికంటే విలక్షణముగా భాసించుచున్నదో అది త్వం పదమునకు లక్ష్యార్థము. వేదావసనవాచ సంవేద్యం సకల జగదుపాదానం సర్వజ్ఞతాద్యుపేతం చైతన్యం తత్పదస్య వాచ్యర్థః సకల జగత్తునకును ఉపాదాన కారణముగా ఉపనిషద్వాక్యములచే బోధింపబడునదియు సర్వజ్ఞత్వాదులతో కూడినదియు అగుచైతన్యము తత్పదము యొక్క వాచ్యార్థము. వివిధోపాధి విముక్తం విశ్వాతీతం విశుద్ధమద్వైతం అక్షరమనుభవ వేద్యం చైతన్యం తత్పదస్య లక్ష్యోర్థం. దోట్ వివిధములగు ఉపాధులతో శూన్యమైనదియు విశ్వమును అతిక్రమించియున్నదియు విశుద్ధమైనదియు అద్వైత స్వరూపమైనదియు నాశరహితమును అనుభవైక వేద్యమును అగుచైతన్యము తత్పదమునకు లక్ష్యార్థము. ప్రత్యక్త పరోక్షత్వే పరిపూర్ణత్వంచ సద్వితీయత్వం ఇతరేతరం విరుద్ధం తతైహ భవితవ్యమేవ లక్షణయ. ప్రత్యక్త్వము అనగా దగ్గరగా నుండి ప్రత్యక్షగోచరమగుట పరో మహావాక్య విచారము. 331 క్షత్వము పరిపూర్ణత్వము సద్వితీయత్వము అనగా ఇతర వస్తువులు కూడా కలిగియుండుట మొదలగు ధర్మములు పరస్పరము విరుద్ధ మైనవి. అందుచే అట్టి ధర్మములు కలవాటికి అభేదము చెప్పుట కుదరదు గాన లక్షణావృత్తిని అంగీకరింపవలేను అనియు అచ్చట చెప్పబడినది. త్వం పదార్థమునందు ప్రత్యక్త్వము అనగా ప్రత్యక్షత్వము ఉన్నది. తత్పదముచే వాచ్యమగు స్వరూపము అహం అనునది బుద్ధిలో గోచరము కాదుగానాది పరోక్షము. ఇట్లే ఈశ్వరుని యందు పరిపూర్ణత్వమున్నది, జీవునియందు సద్వితీయత్వము అనగా అల్పత్వమున్నది. ఈ ధర్మములు పరస్పర విరుద్ధములు. ఈ రెండింటికిని ఐక్యము ఎట్లు కుదురును? ఈ విధముగా ప్రమాణం తరముతో ప్రత్యక్ష ప్రమాణముతో విరోధము ప్రాప్తించినది. కాని ఉపక్రమోపసంహారాది లింగములచే ఉపనిషత్తులకు తత్వం పదార్థముల అభేదమునందు తాత్పర్యమున్నట్లు తెలియచున్నది. ముఖ్యార్థమును గ్రహించినచో ఈ తాత్పర్యమునకు భంగము కలుగునుగాన లక్షణ శుద్ధ చైతన్య రూపములను మాత్రమే బోధింపవలెను. జహల్లక్షణ అజహల్లక్షణ జహదజహల్లక్షణ అని లక్షణ 3 ప్రకృతమున జహదజహల్లక్షణను గ్రహింపవలెను అని చెప్పుచున్నాడు. తయోహ ఆ తత్వం పదార్థములకు అఖండేక రసత్వసిద్ధే సంసర్గావిషేకమగు అనగా సంబంధ విశిష్టము కాని జ్ఞానమునందు గోచరమగుటకు అని యర్థము. ఈ విషయము వాక్య వృత్తియందు చెప్పబడినది. సరిసర్గో విశిష్టవా వాక్యాటో నాత్ర సమ్మతః అఖండేకరసత్వేన వాక్యాటో విదుషాం మతః. జే తత్వమసి అను వాక్యమునందు సంబంధరూపమైన వాక్యార్థముగాని సంబంధ విశిష్ట వాక్యార్థముగాని అభిమతము కాదు. అఖండేక 382 శ్రీవివేక చూడామణి రసరూపమగు వాక్యార్థమును పండితులు అంగీకరింతురు. జహల్లక్షణ స్వరూపము స్వాత్మ నిరూపణమునందు ఈ విధముగా చెప్పబడినది. వి నిఖిలమపి వాచ్యమర్థం త్యక్త్వా వృత్తి స్తదన్వితేజన్యార్థే జహతీతి లక్షణాస్యార్థజాయాం ఘోషవదిహన గ్రాహ్య. వాచ్యార్థమును పూర్తిగా వదిలివేసి గంగాయం ఘోష ఇత్యాదులందువలే వాచ్యార్థముతో సంబంధించిన మరియొక అర్థమును బోధించినచో అది జహల్లక్షణ. జహల్లక్షణను కూడా ఇచ్చట గ్రహింపరాదు. వాచ్యార్థమునకు సంబంధించినదియు లక్ష్యార్థము నకు మాత్రమే సంబంధించినదియు అగు ఏ బోధ కలదో అట్టి బోధను కలిగించినట్టిదియు శక్య సంబంధరూపమైనదియు అగు ఏ వృత్తి కలదో అనగా పదము యొక్కయు పదార్థము యొక్కయు సంబంధము కలదో అది జహల్లక్షణ. ఉదా గంగాయాం ఘోష గంగలో గొల్లపల్లె ఉన్నది అను వాక్యమున ఘోష పదవాచ్యమగు గొల్లపల్లె గంగా పదవాచ్యమగు ప్రవాహమునం దుండుట అనున్నది అసంభావ్యముగాన గంగా పదము ప్రవాహముతో సంబంధించిన తీరమును బోధించును. ఆ వాక్యమునందు కూడా గంగా తీరమునందు ఘోషము అనునర్థమే అంగీకరించినచో అప్పుడు గంగాయాం ఘోష అనునది కూడా అజహల్లక్షణకే ఉదాహరణము. అట్లు కాక తీరమునందు గొల్లపల్లె అను అర్థమునే అంగీకరించినచో అట్టి అజ్ఞానమునందు అట్టి అర్ధజ్ఞానమును కలిగించు అర్థోపస్థితియందుగాని వాచ్యార్థమునకు ప్రవేశము లేదుగాన ఇది జహల్లక్షణయే. ప్రకృతమున వాచ్యార్థములో ఒక అంశమగు చిద్రూప విశేష్యమును స్వీకరించుటచే వాచ్యార్థమును పూర్తిగా విడిచిపెట్టుట అను లక్షణము పట్టదుగాన జహల్లక్షణ కుదరదు అని చెప్పబడినది. అట్లే అఖండేకర సత్వరూపమగు అర్థము లభింపవలెనన్నచో అజహత్య అజహల్లక్షణ. మహావాక్య విచారము 383 చేతకూడా నాలుసరి కాదు. ఏలైన వాచ్యార్థల క్ష్యార్థములు రెండింటికిని సంబంధించిన బోధను కలిగించున్నదియు సఖ్యార్థముతో సంబంధము అను రూపముగలదియు అగు వృత్తికి అజహల్లక్షణయని పేరు. కావుననే ఈ విధముగ చెప్పబడినది వాచ్యార్థ మత్యజంత్య యస్య వృత్తేహ ప్రవృత్తిరణ్యార్థే ఇయమజహతీతి కథిత సోనో ధావతి వదత్ర నగ్రాహ్య. శబ్దమునకు ఎరుపు అని అర్థము. ఎరుపు అననది గుణము. అది పరుగెత్తుట అననది అసఖ్యము గాన సోనహ ధావతి అనునప్పుడు సోనశబ్దమునకు ఎరుపు అను గుణము గల అశ్వమునందు లక్షణ. ఇట్లు సోనగుణముతో గూడిన అశ్వము విషయము గల జ్ఞానమునందు వాచ్యార్థమగు సోనగుణము కూడా భాషించుచున్నది. అందుచే వాచ్యార్థమును విడువకుండుటచే ఈ లక్షణకు అజహల్లక్షణయని పేరు. ప్రకృతమున విశేషణంశమగు సర్వజ్ఞత్వకించిత్వాదరూప వాచ్యార్థము త్యజింపబడుచున్నదిగాన ఇది అజహల్లక్షణ కాదు. కావున అభయార్థకతయవ రెండు అర్థములకును ఏకత్వము ఏ లక్షణచే బోధింపబడునో అట్టి జహదజహల్లక్షణగానే భావ్యం కావలసి యున్నది. అట్లు కానిచో వాటికి అఖండైక రసత్వము సిద్ధింపదు. జహదజహల్లక్షణ లక్షణము ఈ క్రింది విధమున చెప్పబడినది. జహదజహతీతి సాశాత్య వాచ్యార్థికదేశ మహాహాయ బోధయతి చేకదేశం సోయం ద్విజ ఇతివదాశ్రయే దేనాం స్కోయం ద్విజ ఇతి వాక్యం త్యక్త్వా ప్రత్యక్ఫరోక్షదేశాద్యం ద్విజమాత్ర లక్షకత్వాత్ కథయత్యేక్యం పదార్థయోరుభయోః తద్వత్తత్వమనితి త్యక్త్వా ప్రత్యక్పరోక్షతాదీని చిద్వస్తు లక్షయిత్వా బోధయతి స్పష్టమసి పదేనైక్యం. శ్రీ వివేక చూడామణి 1 లక్షణ సోయం ద్విజః అబాహణుడు ఇతడే అను వాక్యము నందువలే వాచ్యార్థమునందలి కొంత భాగమును విడచి కొంత భాగమును బోధించునో అది జహదజహల్లక్షణ. స్కోయంద్విజ అనువాక్యము తచ్చబ్దార్థమగు పరోక్షత్వాదికమును ఇదం శబ్దార్థము ప్రత్యక్షత్వాదికమును తత్కాల ఏతత్రాల తద్దేశ ఏతదేశాదికమును విడచి ద్విజుడు అను నర్థమును మాత్రమే లక్షణ ద్వారా బోధించుటచే ఆ రెండు పదార్థములకును ఏ విధముగా ఏకత్వమును బోధించుచున్నదో అట్లే తత్వమసి అనువాక్యముగూడా ప్రత్యక్షత్వ పరోక్షత్వాది రూపార్థములను విడచి శుద్ధచిత్స్వరూపమును మాత్రమే లక్షణచే బోధించుచు అసి పదముచే ఐక్యమును స్పష్టముగా బోధించుచున్నది. కావున వాచ్యార్థములోని కొంత భాగమును విషయముగా గ్రహించి కొంత భాగమును గ్రహింపక ఏర్పడు ఉపస్థితిని అర్ధబోధను జనింపజేయు శక్య సంబంధరూపమ్మగు వృత్తి జహదజహ లక్షణ. ప్రకృతిమున తత్వం పదార్థములు సంబంధరహితమగు యథార్థ జ్ఞానములో విషయము కావలెనన్నచో అట్టి జహదజహ లక్షణను అంగీకరింపవలెను. 334 అవ ఈ విషయమునే దృష్టాంతపూర్వకముగ చెప్పుచున్నాడు. సదేవదత్తోయమితిహ చైకత విరుద్ధ ధర్మాంశమపాస్య కథ్యతే యథా తథా తత్వమసితి వాక్యే విరుద్ధ ధర్మ శుభయత్రహిత్వా సంతక్ష్యే చిన్మాత్రతయా సదాత్మనో రఖండభావః పరిచీయతే బుధయః ఏవం మహావాక్యసతేన కథ్యతే బ్రహ్మాత్మనోరైక్యమఖండభావః. 251 మహావాక్య విచారము. 935 సదేవదత్తో యం ఇతి ఇహ ఆ దేవదత్తుడు ఇతడే అను ఈ వాక్యమునందు యథా ఏ విధముగా విరుద్ధ ధర్మాంశం ఈ విరుద్ధ ధర్మాంశములను అపాస్య విడచి ఏకతా ఏకత్వము కథ్యతే చెప్పబడుచున్నదో తథా అట్లే తత్వమసి ఇతి వాక్యే అపరమాత్మయే నీవు అను వాక్యమునందు అభయత్ర తత్పదార్థత్వం పదార్థములకు సంబంధించిన విరుద్ధ ధర్మాన్ విరుద్ధ ధర్మములను హిత్వా విడచి చిన్మాత్రతయా చిన్మాత్ర రూపముగా సంలక్ష్య లక్షణచే గ్రహించి సదాత్మనో అహ సద్రూపములగు ఆ పరమాత్మ జీవాత్మల యొక్క అఖండ భావ వస్తు పరిచ్ఛేద శూన్యత్వము బురేహ పండితులచే పరిచీయతే అనుభవింపబడుచున్నది. ఏవం ఈ విధముగా మహావాక్యులతేన ఇతరములైన వందర కొలది మహావాక్యములచే బ్రహ్మాత్మనోహ బ్రహ్మ యొక్కయు జీవాత్మ యొక్కయు ఐక్యం ఏకత్వము అవిణభావ అపరిచ్ఛిన్నత్వము కథ్యతే బోధింపబడుచున్నది. స్కోజయం దేవదత్త అనునప్పుడు తచ్చబ్దమునకు ఆదేశము నందును కాలమునందును ఉండుట అను ధర్మముతో కూడినవాడు అని అర్థము. అయం అను ఇదం శబ్దమునకు ఈ దేశమునందు ఈ కాలమునందు ఉండుట అను ధర్మముతో కూడినవాడు అని అర్థము. ఇచట విశేషణములు అత్యంత విరుద్ధములుగు అర్థమును బోధించుచున్నవి గాన ఉద్దేశకాలాది విశిష్ట దేవదత్తునకును ఏ తద్దేశ కాలాది విశిష్ట దేవదత్తునకును ఐక్యము కుదరదు. కాలాంతరమున దేశాంతరమున ఉన్న దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడకు వచ్చినాడు అను విషయము కూడా తెలిసినదేగాన ఆ విషయమును బోధించుట ఈ వాక్య తాత్పర్యము కాదు. ఆ వ్యక్తియే ఈ వ్యక్తి అని బోధించుటయే ఈ వాక్యం యొక్క తాత్పర్యము. కావున ఈ వాక్యము తనలోనున్న తత్ అయం అను పదములచే బోధింపబడుచున్న విరుద్ధమైన తద్దేశ తత్కాలములు ఏతదేశ ఏతత్కాలములు అను అర్థమును విడచి దేవదత్తుడనడు విశేష్యాంశమును మాత్రమే బోధించుచున్నది. శ్రీ వివేక చూడామణి విశేష్యాంశమైన దేవదత్తునియందు మాత్రము భేదము లేదుగాన ఏ విధముగా ఈ వాక్యము ఏకత్వమును బోధించుచున్నదో అట్లే తత్వమసి అనువాక్యము పరమాత్మకును జీవాత్మకును సంబంధించిన కారణోపాధి కార్యోపాధులు పరోక్షత్వాపరోక్షత్వములు పరిపూర్ణత్వ సద్వితీయత్వములు మొదలగు విరుద్ధ ధర్మములను విడచి కేవల చిద్రూపులగు ఈస జీవులను లక్షణచే బోధించును. ఈ విధముగా పండితులు ఈసజీవులు అఖండత్వమును అనగా వస్తుపరిచ్ఛేద శూన్యత్వమును సాక్షాత్కరించుకొందురు. తత్వమసి అను ఒక వాక్యము ఏకత్వమును బోధించు పద్ధతిని తెలిపి ఇతరు వాక్యములందు కూడా ఈ పద్ధతినే అనుసరింపవలెనని చెప్పుచున్నాడు. ఏవం ఈ విధముగా మహావాక్యశతముచే బ్రహ్మాత్మనోహ ఐక్యం ఆ మహావాక్యముల అర్థమైన బ్రహ్మాత్మల ఐక్యము అనగా అఖండత్వము బోధింపబడుచున్నది. 346 అవ జీవబ్రహ్మైక్యమును విధిముఖమున బోధించు వాక్యమును ఉదాహరించి ఇప్పుడు నిషేధముఖమున తదైక్యమును బోధించు వాక్యమును ఉదాహరించుచున్నాడు.